திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ 14வ பாசுரம் உங்கள் புழக்கடை அனே பாசுரம். అందరికంటే ముందు లేచి మిమ్మల్ని నిద్ర నుంచి లేపుతాను అని చెప్పినటువంటి ఒక ఆవిడ ఇంకా నిద్రించుతుంది. ఆ విధంగా నిద్రిస్తున్న ఆ గోపిక యొక్క ఇంటి వాకల్లో చేరి ఆమెకి సుప్రభాతం పాడుతున్నారు ఈ పాసురంలో. ఉంగళ్ పుళక్కడై అని పాసురం ప్రారంభమవుతుంది. నీ ఇంటి పెరటి తోటలో ఎర్ర కలవలు వికసించాయి, నల్ల కలవలు మూసుకున్నాయి అని తెల్లవారిన దానికి ఒక గుర్తును ఇక్కడ అండాళ్ చెప్పడం జరుగుతుంది. ఉంగళ్ పుళక్కడై తోటత్து வாவியுள் செங்கள் நீர் வாய்நகிழ்ந்து அம்பல்வாய் கொம்பினகான். దాన్ని వచ్చి చూడమా అని అంటున్నారు. ఇక్కడ ఒక విలక్షణమైన శాస్త్రార్థం నిండి ఉంది. మీ ఇంటి అని చెప్పడంలో నేను మీరు అనేటువంటి అహంకార సూచకమైనటువంటి పదాలను ప్రయోగించకూడదని శాస్త్రం చెప్తుంది కదా అండాళ్ ఉంగళ్ అని చెప్పడం ఎలా అని ఒక సందేహం వస్తుంది. దక్షరస్తు భవేన్ మృత్యు అని శాస్త్రం చెప్తుంది కదా అని అడిగితే, భగవంతునికి సంబంధించిన విషయంలో, భాగవతులకు సంబంధించిన విషయంలో త్వం అహం అనేటువంటి ఈ పదాలను ప్రయోగించవచ్చు అనేది శాస్త్రార్థం. దాసోహం వాసుదేవస్యే దేవదేవస్య షార్ంగిణ అంటున్నాడు నారద మహర్షి. అహం అని చెప్పుకుంటున్నాడు ఆయన. దాసోహం కోసలేంద్రస్యే రామస్య అక్లిష్టకర్మణ అని అంటున్నారు ఆంజనేయ స్వామి. ఇక్కడ అహం అని చెప్పుకుంటున్నాడు, తప్పు లేదు. అందువల్ల ఇక్కడ ఆండాళ్ ఆ విధంగా ఉంగళ్ పొరక్కడై నీ ఇంటి పొరట్లో అని చెప్పడం జరిగినది. తెల్లవారింది అని చెప్పడానికి మరొక గుర్తు చెప్తున్నారు. ఎందుకు ఆ విధంగా వాళ్ళు అంటున్నారంటే, లోపల ఉండే ఆవిడ వేరే గుర్తు ఉంటే చెప్పండి తెల్లవారిందానికి అని ఆమె అడిగిందట. వీళ్ళు అంటున్నారు, సెంగల్ పొడిక్కూరై వెణ్పల్ తవత్తవర్ తంగళ్ తిరుక్కోయిల్ సంగిడువాన్ పోదందార్ అని చెప్తున్నారు. కావిరాయి పొడి చేత దడిపిన ఆ కాషాయ వస్త్రములను ధరించుకుని ఉన్నటువంటి సన్యాసులు తమ తమ ఆలయానికి శంఖాన్ని ఊపుతూ వెళ్తున్నారు. తెల్లవారిజామున కదా ఆ పని చేస్తారు. తెల్లవారిందనే దానికి ఇది ఒక గుర్తు అని అండాళ్ చెప్పడం జరుగుతుంది. పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని అని శాస్త్రం చెప్తుంది. పరమాత్మ దగ్గర అనురాగం కలిగి సంసార విషయంలో విరక్తి కలిగినటువంటి వాళ్ళు కాషాయ వస్త్రాన్ని ధరించుకుని ఉండే సన్యాసులు. వాళ్ళు తపస్సులు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమాన సముచ్యతే అని భగవద్గీతలో చెప్పినట్టు, కాయేన వాచా మనస అని త్రికరణ శుద్ధితో కూడినటువంటి వాళ్ళు తపస్సులు. అటువంటి ఆ తపస్సులు తమ తమ ఆలయానికి ధనుర్మాస పూజ చెయ్యుటకు శంఖాన్ని ఊపుతూ వెళ్తున్నారు చూడమా అని అండాళ్ చెప్పడం జరుగుతుంది. వెంటనే లోపల ఉండే ఆవిడ చెప్తుందట, వాళ్ల యొక్క అనుష్ఠానం కూడా ప్రమాణం అవుతుందా అని. ఎందుకు అవదు, ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ అని ఆపస్తంభ ధర్మసూత్రం చెప్తుంది. ధర్మం తెలిసిన వాళ్ల యొక్క ఆచరణం కూడా ప్రమాణం కదా. యద్యద్ ఆచరతి శ్రేష్ట తత్తదేవ ఇతరో జన అని గీతలో చెప్పబడలేదా అని వీళ్ళు చెప్పడం జరిగింది. ఎంగళై మున్నం ఎళుప్పువాన్ వాయి పేసున్నంగా ఎళుందిరాయి. ముందుగా నేను లేచి మిమ్మల్ని నిద్ర నుంచి లేపుతాను చెప్పినటువంటి నంగాయ్ ఓ పూర్ణురాలా, ఎళుందిరాయి నువ్వు లేవలయను అని అండాళ్ చెప్పడం జరుగుతుంది. లోపల ఉండే ఆవిడ ఏమీ పలకలేదు. వెంటనే అండాళ్ చెప్తున్నారు, నానాదాయ్ అని అంటున్నారు. ఓ లజ్జలేనిదానా అని అండాళ్ చెప్పడం జరిగింది. కానీ అదే సమయంలో నీకు బాగా నువ్వు మాట సామర్థ్యంతో కూడి ఉన్నావు, వాగ్మీగా ఉన్నావు, నువ్వు మధురమైనటువంటి భాషణం నీ దగ్గర నుండి వస్తూ ఉంది. ఆంజనేయ స్వామి లాంటి మనిషి నువ్వు. ఆంజనేయ స్వామి ఎలాగైతే మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడతావు నువ్వు. నా ఋగ్వేద వినీతస్యే నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష సఖ్యమేవం ప్రభాషితుం. ఋగ్వేదం చదివినటువంటి ఆ వినయ సంపత్తితో కూడినటువంటి వారు ఇలా మాట్లాడు. అదేవిధంగా యజుర్వేదాన్ని బాగా ధరించినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడు. సామవేద విద్వాన్ ఇలా మాట్లాడు. ఎంత బాగా మాట్లాడు ఆంజనేయ స్వామి అని రాములు వారు ఆంజనేయ స్వామిని కీర్తించాడు. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుదాశ్రుతం బహు వ్యాహరతానేన నకించితపశబ్దితం. నేను అనుకుంటున్నాను ఈయన వ్యాకరణ శాస్త్రం చదివి ఉంటాడు, ఒక తప్పు కూడా ఈయన మాటలో లేదు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆంజనేయ స్వామి లాంటి ఆ మాట సౌందర్యంతో కూడిన ఓ గోపకన్యక అని పిలుస్తున్నారు వీళ్ళు. శంగొడు చక్రం ఏందుం తడక్కయ్యన్. ఆ శంఖ చక్రధారి శంఖాన్ని చక్రాన్ని తమ శ్రీహస్తంలో పట్టుకుని ఉన్నటువంటి ఆ స్వామి, తామర పుష్పం లాంటి ఆ నేత్ర సౌందర్యంతో కూడినటువంటి ఆ స్వామి, ఆ పంగయ కన్నానై ఆ భగవంతుణ్ణి మేము కీర్తిస్తూ నీ ఇంటి వాకలికి చేరాం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే భగవంతుడు శంఖాన్ని చక్రాన్ని తమ శ్రీహస్తంలో పెట్టుకుని ఉన్నారు. మనస్తత్వాత్మకం సుదర్శనాఖ్యం చక్రం అస్య అస్తీతి చక్రీ అని శంకర భగవత్పాదులు శంకర భాష్యంలో మనస్తత్వానికి ఒక గుర్తుగా సుదర్శన చక్రతాళ్వాన్ను భగవాన్ తమ శ్రీహస్తంలో పెట్టుకుని ఉన్నట్టు శంకర భగవత్పాదులు అభిప్రాయపడుతున్నారు. అటువంటి ఆ చక్రాయుధాన్ని అదేవిధంగా శంఖాన్ని తమ శ్రీహస్తంలో పట్టుకున్నటువంటి వారు శ్రీమన్నారాయణుడు. అటువంటి ఆ భగవంతుణ్ణి మేము కీర్తిస్తూ వచ్చాం. అది మాత్రం కాదు, పంగయ కన్నానై తామర పుష్పం లాంటి ఆ నేత్ర సౌందర్యంతో కూడినవాడు ఆ భగవంతుడు. ఆ భగవంతుణ్ణి తలుచుకుంటేనే ముందుగా భక్తులకు అతని యొక్క తామర పుష్పం లాంటి నేత్రం గుర్తుకు వస్తూ ఉంటుంది. రామః కమల పత్రాక్ష అని రాములు వారిని గురించి చెప్పినప్పుడు తామర పుష్పం లాంటి నేత్ర సౌందర్యంతో కూడినవాడు అని రామాయణం వర్ణిస్తూ ఉంది. కృష్ణం కమల పత్రాక్షం అని మహాభారతంలో సభాపర్వంలో ఆ శ్రీకృష్ణుని గురించి చెప్పినప్పుడు కూడా ఆ విధంగానే చెప్పబడి ఉంది. అది మాత్రం కాదు, యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి అని చాంతోగ్య ఉపనిషత్తులో ఆ ఉపనిషదం భగవంతుణ్ణి ఆ తామర పుష్పం లాంటి నేత్ర సౌందర్యంతో కూడినవాడు అని వర్ణిస్తుంది గనుక, చితంతే పుండరీకాక్ష అని చితంతే స్తోత్రం చెప్తుంది గనుక ఆ నేత్రము యొక్క ఆ వైశిష్ట్యాన్ని ఆండాళ్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఉపాయత్వం ఉపేయత్వం రక్షకత్వం బాధకత్వం మొదలైనటువంటి అంశాలు ఈ భగవంతుని యొక్క నేత్రంలో కనబడుతూ ఉంది అని శాస్త్రకారులు అభిప్రాయపడతారు. అందువల్ల అటువంటి నేత్ర సౌందర్యంతో కూడినటువంటి ఆ భగవంతుణ్ణి మేము కీర్తిస్తూ వస్తూ ఉన్నాం. నువ్వు నిద్రించుచున్నావా? పంగయ కన్నానై పాడేరో రెంబావాయి. అతని గురించి కీర్తించాలి కదా, నువ్వు కూడా లేచిరా అని చెప్పిన వెంటనే ఆవిడ మెల్లగా లేచి తలుపు తెలుసుకుని వచ్చి గోష్ఠిని చూసి నమస్కరించి వాళ్లలో ఒక ఆమెగా చేరి మరో గోపకన్యక యొక్క ఇంటి వాకలికి చేరుతున్నారు. అండాళ్ తిరువడిగడే శరణం.